ఎనభే కర్తకర్మలు అభిన్న వస్తువులు. రాముడు, గురుదేవ, జీవభావానికి కారణమేమిటి? వశిష్ఠుడు జీవోత్పత్తి క్రమం అంతా ఇప్పుడే వర్ణించాను కదా, మళ్లీ ఎందుకడుగుతున్నావు? పాతకర్మే ఆ కారణమని చెప్పాలి. అంతకంటే మరో కారణం కనిపించడం లేదు. రాముడు, గురుదేవ, పరబ్రహ్మ నుంచి హిరణ్య గర్భుడు, జీవులు కూడా ఆవిర్భవించారని చెప్పారు. అంటే పరబ్రహ్మే ఉపాధులలో ప్రవేశించి జీవుడయ్యాడన్నమాట. అంటే జీవత్వం పరబ్రహ్మకు నిత్యలక్షణం కాదు, ఆగంతుక లక్షణం. ఆగంతుకమైతే దానికి కారణం ఉండాలి. అది ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. జీవుడు పుట్టకముందే పాత కర్మ ఉందంటే ఆ కర్మను చేసిన కర్త ఒకడుండాలి. ఒక కర్త అంటూ లేకపోతే కర్మ జరగదు కదా. జీవుడి కంటే ముందరే ఒక కర్త ఉంటే వాడెవడు? మరో జీవుడా, పరబ్రహ్మేనా? పరబ్రహ్మ కర్తంటే అతని నిష్క్రియత్వం ఎగిరిపోతుంది. వాడు మరో జీవుడంటే వాడెలా పుట్టాడనే ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. ఈ చిక్కు తప్పించుకోవాలంటే జీవుడు అనాది అని చెప్పాలి. అలా చెబితే ఆ జీవుడు కొంతసేపు అవ్యక్తంగా ఉండి మళ్లీ ఇప్పుడు వ్యక్తమవుతున్నాడని సమర్థించుకోవచ్చు. కాని అలా చెబితే జీవత్వం అనేది ఆగంతుక లక్షణమని మొదట్లో మనం చెప్పుకున్న దానికి విరోధం వస్తుంది. అంటే ఉపాధుల వల్లే బ్రహ్మకు జీవత్వం వస్తుంది అని మనం మొదట్లో చెప్పుకున్న మాట కుదరదు. కనుక ఎటు చూసినా జీవభావానికి కారణమేమిటో అర్థం కావటం లేదు. అందుకోసం అడుగుతున్నాను, వశిష్ఠుడు అభిన్నౌ కర్మకర్తారౌ సమమేవ పరాత్ పదాత్ స్వయం ప్రకటతాం యాతౌ పుష్పామోదౌ తరో రివ ఊడ్ప్రడొట్సా 95 slow.1 రామ. చెట్టుకు పువ్వు పూసిన్ సువాసన వచ్చింది. ఈ రెంటిలో ఏది ముందు పుట్టినట్లు, ఏది ముందన్నా చిక్కే, వాటిల్లో ఏదీ ముందు పుట్టలేదు. రెండూ ఒకేసారి పుట్టాయి. అలాగే కర్మ కర్త అనేవి విడివిడిగా పుట్టలేదు. రెండూ ఒకేసారి పుట్టాయి. రెండూ అవిద్య వల్లే పుట్టాయి. జీవుల ఉత్పత్తికి అసలైన కారణం అవిద్యే, మరేది కాదు. రాముడు, మీరేదో కవితాపరమైన అపమానం చెప్పినంత మాత్రాన కర్త కర్మ అనేవి ఒకేసారి పుట్టాయని, అందువల్ల అవి అభిన్న వస్తువులని నిరూపించటమెలా? వశిష్ఠుడు, రామ, నిరూపణ కావాలా? అయితే విను, నువ్వు చెప్పే కర్త కర్మ కంటే భిన్నంగా ఉంటే వాడు అనాదా? సాదా ఏది అనుకుంటే ఏమవుతుందో చూద్దాం. అక్కడ 95వ సర్గలో వశిష్ఠ మహర్షి విజృంభించి తర్కవాదం చేశాడు. అతి జటిలంగా ఉన్న ఆ వాదం సులభంగా అర్థం కావడం కోసం మొదట ఆ వాదాన్ని ఒక పట్టికగా తయారు చేసి తరువాత ఆ పట్టికను వివరించుకుందాం. ఈ చిక్కులు తప్పించుకునేందుకు కర్త కర్మల తాదాత్మ్యం అంగీకరించాలి. రెంటికీ కలిపి అవిద్య కారణం. ఆయ్సర్వ్ 126.